భూకంపాలు పుస్తకం 4వ భాగం. కాబట్టి చిన్న భూకంపాల వల్ల వచ్చే చిన్న వణుకు దగ్గర నుండి పెద్ద భూకంపాల వల్ల కలిగే మహాకంపనల వరకు కనిపెట్టడానికి ఏదైనా పద్ధతి ఉందా? చివరికి 1855లో అంటే లిస్బన్ భూకంపం వచ్చిన 100 ఏళ్లకి అటువంటి సాధనం ఒకటి తయారయ్యింది. దానిని కనిపెట్టినవాడు లూయిగి పామియరి అనే ఇటాలియన్ దేశస్థుడు. పామియరి సాధనంలో నేలకు సమాంతరంగా అమర్చబడ్డ ఓ గొట్టం ఉంటుంది. గొట్టానికి ఇరుపక్కల కొసలు కొద్దిగా పైకి వంపు తిరిగి ఉంటాయి. గొట్టాన్ని పాక్షికంగా పాదరసంతో నింపుతారు. నేల అదిరినప్పుడు గొట్టంలో ఉన్న పాదరసం అటూ ఇటూ కదులుతుంది. కంపన ఎంత బలంగా ఉంటే పాదరసం కదలిక అంత ఎక్కువగా ఉంటుంది. కదిలిన పాదరసం గొట్టం కొసల వద్ద ముందు కొద్దిగా పైకి తరువాత కిందకి జరుగుతుంది. గొట్టానికి 2 కొసల వద్ద పైకి వంగి ఉన్న చోట పాదరసంలో తేలుతూ ఉండేలా ఇనుప సూచికలను అమర్చాడు పామియరి. పాదరసం కదిలినప్పుడు ఇనుప సూచికలు కదులుతాయి. ఇదే మొట్టమొదటి సిస్మోమీటర్. పామియరి నిర్మించిన సిస్మోమీటర్ చీమ చిటుక్కుమన్న సున్నితంగా స్పందించేది. దానితో ఆ వచ్చేది భూకంపమో లేక దారిని పోయే ఎద్దుల బండో చెప్పలేని దుస్థితి ఏర్పడింది. ఇంతకన్నా మెరుగైన సాధనాన్ని 1880లో జాన్ మిల్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త రూపొందించాడు. 1875లో ఇతడు ఉద్యోగరీత్యా జపాన్లో టోక్యో నగరానికి వెళ్ళాడు. అక్కడ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో భౌగోళిక శాస్త్రం, గణిత శాస్త్రం నేర్పడం ఇతడి పని. ఆ ఉద్యోగం వలన భూకంపాలను అధ్యయనం చేయడానికి చక్కని అవకాశం దొరికింది. ఎందుకంటే జపాన్లో భూకంపాలు తరచుగా వస్తాయి. భూకంపాలను సూక్ష్మంగా నమోదు చేయగల పరికరాన్ని 1880 నాటికి తయారు చేశాడు. ఆ సాధనం ఇలా పనిచేస్తుంది. ఓ బరువైన గొట్టాన్ని నేలకు సమాంతరంగా ఉన్న ఓ లోహపు కడ్డీకి వేలాడదీస్తారు. లోహపు కడ్డీ ఓ స్తంభానికి తగిలించి ఉంటుంది. అడ్డుగా ఉన్న లోహపు కడ్డీ స్తంభాన్ని కలిసే చోట ఓ కదిలే జాయింట్ ఉంటుంది. అందుచేత గొట్టం స్వేచ్ఛగా కదలగలుగుతుంది. గొట్టాన్ని పైన ఆధారంతో కలిపే తాడు గొట్టాన్ని కిందకి కదలనీయదు. గురుత్వం గొట్టాన్ని పైకి కదలనీయదు. కనుక గొట్టం అటు ఇటు అడ్డుగా మాత్రమే కదలగలుగుతుంది. ఏదైనా ఘాతం తగిలినప్పుడు ఆ అదురుపాటుకి గొట్టం పక్కకి అటు ఇటు కదులుతుంది. ఏ అలజడి లేకపోతే అసలు కదలనే కదలదు. ఈ సరంజామా అంతా వేలాడుతున్న స్తంభం ఓ కాంక్రీటు దిమ్మలో పాతబడి ఉంటుంది. ఆ కాంక్రీటు దిమ్మ సువిస్తారమైన నేలలో రాతిపొర వరకు వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు భూకంపం వచ్చింది అనుకుందాం. నేలలో రాతిపొర అదురుతుంది. అందువల్ల అందులో పాతబడ్డ కాంక్రీటు దిమ్మ అదురుతుంది. దానివలన కాంక్రీటులో నాటబడ్డ స్తంభం అదురుతుంది. కానీ దాని నుండి వేలాడుతున్న గొట్టం మాత్రం బాగా బరువైంది కావడంతో పెద్దగా కదలదు. బరువైన గొట్టానికి ఓ పెన్ను తగిలించి ఉంటుంది. ఈ పెన్ను ఓ డ్రమ్ము చుట్టూ చుట్టిన ఓ కాగితానికి తగులుతూ ఉంటుంది. కాగితం చుట్టిన డ్రమ్ము మెల్లగా తిరుగుతూ ఉంటుంది. కింద కాంక్రీటు దిమ్మకి డ్రమ్ము కూడా గట్టిగా జత చేయబడి ఉంటుంది. నేల నిశ్చలంగా ఉన్నప్పుడు డ్రమ్ము తిరుగుతుంటే పెన్ను దాని మీద ఓ అడ్డగీతను గీస్తూ పోతుంది. కంపనం వల్ల కాగితపు డ్రమ్ము అటు ఇటు కదులుతుంది, కానీ పెన్ను కదలదు. అందువలన కిందన ఉన్న పేపర్ మీద కంపనం యొక్క సంతకాన్ని రచిస్తుంది. కంపనం ఎంత తీవ్రంగా ఉంటే పెన్ను కదలికలు కూడా అంత ప్రస్ఫుటంగా ఉంటాయి.